కలువకు చంద్రుడు ఎంతో దూరం. కమలానికి సూర్యుడు మరీ దూరం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం. విరహంలోనే ఉన్నది అనుబంధం. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. తేడా ఉంటుంది, నవ్వే అదృష్టం ఎందరికుంటుంది. ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది, అది కలిమిలేములను మరిపిస్తుంది. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. కన్నా కలపేతీయనా, కలయిక కన్నా కలలేతీయనా. చూపుల కన్నా ఎదురు చూపులే తీయనా, నేటి కన్నా రేపే తీయనా. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. మనిషిని మనిషిగా చేస్తుంది, పలపా మనసుకు అందాన్నిస్తుంది. ఈ రెండు లేక జీవితమేముంది, ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది.